రాహురి ఇప్పుడే వెంటబడి చిస్త కథా కళి గిలిగా ఉన్నదిగా పూలర ధమునికి మరి చొరవి చెయ్య మరి హరిలో రంగ హరి చెసుకు హురా హురి ఇప్పుడే వెంటబడి చేస్తా కథా కలి కోరింది పుచ్చుకో సరదాగా సౌదా మీని వచ్చాను ఇప్పుడే కౌకిల్ల చెప్పుడే చేతామా చూడమని ఎంత సూపరో భోగి మంటలా భగమంటది నాతో వస్తానంటారు